శ్రీ వివేక చూడామణి. క్రియాచింతా వాసనల త్యాగము నిగుహ్య శత్రురహమో వకాశః క్వచిన్న దేయో విషయాను చింతయా స ఏవ సంజీవన హేతురస్య ప్రక్షిణ జంబీర తరో రివాంబు. 311. నిగుహ్య నిగ్రహించి శత్రోహ శత్రువైన అహమహంకారమునకు విషయాను చింతయా విషయచింతచేత క్వచిదపి ఎచితను అవకాశహమవకాశము నా దేహ ఈయదగనది కాదు. స ఏవ ఆ విషయచింతయే ప్రక్షిణ జంబిరతరో ఎండిపోయిన నిమ్మ చెట్టునకు అంబు యువజలము వలె అస్య ఈ అహంకారం యొక్క సంజీవన హేతు పునరుజ్జీవనమునకు హేతువు. నిగ్రహించి శత్రోహ సర్వనాశ హేతువగు ఈ అహంకారమునకు విషయములను గూర్చి ఆలోచించుట ద్వారా ఎన్నడును అవకాశ మీయరాదు. విషయచింతయే అహంకారము యొక్క సంజీవనము నకు హేతువు. ప్రమాదము జ్ఞానికి ఇట్లు అనర్థకమో నప్రమాత్ ఇత్యాది శ్లోకమున 323 చెప్పనున్నాడు. విధేమగు సంజీవన హేతుహ అనునది పుంలింగములో నుండుటచే దానిననుసరించి సం అని పుంలింగ ప్రయోగము చేయబడినది. క్షీణించినది మరల వృద్ధి పొందుటకు దృష్టాంతమును చెప్పుచున్నాడు. నీరు ఎండిపోయిన నిమ్మ చెట్టును కూడా పెరుగునట్లు చేయును. అట్లే వివేక విజ్ఞానముచే నశింపబడినదైనను అహంకారము పొరపాటుచే విషయచింత చేయగానే మరల ఉజీవితమై సంసారమున పడద్రోయినని అభిప్రాయము. విషయాను చింతనము చేసినంత మాత్రమున నష్టమగు అహంకారము పునరుజ్జీవితమగున అని శంక కలుగవచ్చును. ఈ శంకకు సమాధానమును విశేష్వావిసచ్చే ఈ ఆరోహ ఈక్ష్యతే 327 328 అను శ్లోకములలో చెప్పనున్నాడు. ఈ శ్లోకములలో చెప్పనున్న పద్ధతిననుసరించి సంకల్పమువలనే విషయములపై కోరిక ఉదయించును. 382. క్రియాచింతావాసనల త్యాగము ఇవి మంచివి ఆనందమును కలిగించునవి అను జ్ఞానమే సంకల్పము. ఈ వైశేకానందము మనస్సునకు సంబంధించినది. ఎల్లప్పుడునూ స్వరూపనిష్ఠుడైన వానికి విషయచింత ఎక్కడ ఉండును? వాటిని గూర్చి సంకల్పించుటకు అవకాశమేది? కామమునకు కొంచెమైనను అవకాశముండున కావున విషయచింతచే స్వరూప విస్మృతి కలుగుచున్నది. స్వరూపమును విస్మరింపగనే అహంకారమునే ఆత్మేని భావించుచున్నాడు. అహంకారమే నేను అను బుద్ధి లేనిచో దేహాను కూలముగా కన్పట్టు విషయములేందు కామమే ఉదయించదు కదా. అటుపిమ్మట అహంకారము ద్వారా మనస్సు ప్రాణము స్థూల దేహము మొదలగు దానిని ఆత్మేని భావించుచు వెనుకటవలనే విషయములను కోరుచు సంసారమున పడుచున్నాడు. ఈ విషయమే సూత్రప్రాయముగా జ్ఞాతే వస్తున్యపి ఇత్యాది శ్లోకమున 268 చెప్పబడినది. దాని తరువాతి గ్రంథమంతయు తద్వివరణ రూపమై పరమార్థతత్వమును తెలుసుకొనిన పురుషునకు నిరంతర బ్రహ్మనిష్ట దృఢమగునట్లు చేయుచున్నది. అవ 268 శ్లోకమునందలి యాస్య సంసార హేతుహాను దాని అర్థమును విశదీకరించుచున్నాడు. దేహాత్మనా సంస్థిత ఏవ కామీ విలక్షణః కామైతా కథం స్యాత్ అత్కోర్ధ సంధానపరత్వమేవ భేద ప్రసత్య భవబంధ హేతుః. 312. దేహాత్మవ దేహమే ఆత్మేను బుద్ధితో స్థిత ఏపున్నవాడే కామీ కామవంతుడు విలక్షణః అట్టి బుద్ధి లేనివాడు. కథం ఇట్లు కామైతా స్యాత్ కామవంతుడగును? అత అందువలన అర్థసంధాన పరత్వమేవ విషములను గూర్చిన ఆలోచనయే భేద ప్రసత్యాభేద బుద్ధిని పెంచుట ద్వారా భవబద్ధ హేతురహ సంసారబంధమునకు కారణము. 984. శ్రీవివేక చూడామణి. నిరంతరానందరూప దేహాత్మతో ఉన్నవాడే కామనంతుడు. ముతో ఉన్న ఎడల క్షణికానంద హేతువులగు విషయములపై కామమెట్లు కలుగును? దానిచే స్వరూపభ్రంశము చెప్పబడినది. దయమస్మితి పూర్ష కిమిచ్చన్ కస్య కామాయ శరీర మనసంజ్వరేత్. రెండు, ఆ పరమాత్మయే నేను అని తెలుసుకొనిన పురుషుడు ఏ కోరికలకై శరీరమును గూర్చి తపనము చెందునో అనియు ఆప్తకామం ఆత్మకామం అకామం శోకాంతరం పొందబడిన సర్వకామములు కలవాడు ఆత్మయందే కామము కలవాడు. అందుచే కామరహితుడు శోకదూరుడు అయిన వానిని అనియు శృతులు చెప్పుచున్నవి. కావున విషయానుచింతనాసక్తియే పురుషుని స్వరూపము నుండి తొలగించి దేహాదులయందు అహంకారమును కలిగించి భేదబుద్ధి కలిగించుట ద్వారా భవబంధమునకు హేతువగుచున్నది. అట్లు కానిచో సర్వదా స్వరూపనిష్ఠుడైన వానికి కోరబడునది కోరెడువాడు కోరిక మొదలగు భేదము ఎక్కడిది అని భావము ఆత్మానం చేద్విజానీయ అవ. తావన్మాత్రముచే నశించిన అహంకారము మరల ఆవిర్భవించును అని ఆశంకించుకొని చెప్పుచున్నాడు. కార్యప్రవర్ధనాద్బీజ ప్రవృద్ధి పరిదృశ్యతే కార్యనాశాద్బీజనాశస్తస్మాతార్యం నిరోధయేట్. 313. కార్యప్రవర్ధనాత్ కార్యము వృద్ధి పొందుట వలన బీజప్రవృద్ధ బీజముల యొక్క వృద్ధి పరిదృశ్యతేజ కనబడుచున్నది. కార్యనాశాత్ కార్యం యొక్క నాశము వలన బీజనాశ బీజముల యొక్క నాశము కనబడుచున్నది. తస్మాత్ ఆ కారణము వలన కార్యం కార్యమును నిరోధయేత్ నిరోధింపవలెను. క్రియాచింతావాసనల త్యాగము లోకమున కార్యప్రవర్ధనాత్ కార్యమైన అంకురాధికము ప్రకర్షతో స్కంధశాఖోపశాఖాద రూపమున వృద్ధి పొందుట వలన బీజవృద్ధి కనబడుచున్నది. బీజము లేకున్నచో అట్టి వృద్ధి అసంభావ్యము. కీటాదిభక్షితమగు బీజము నుండి అంకురాదులు కూడా ఉత్పన్నములు కావు. కావున బీజము ఒక్కటేయున్నను అది భూమి జలాదులతో సంబంధము దోహదము మొదలగు వాటిచే బాగుగా వృద్ధి పొందినరే. అంకురములు ఆకులు మ్రాను కొమ్మలు పుష్పములు ఫలములు మొదలగు ఆకారముతో వృద్ధిని పొంది వేలకొలది బీజములను జనింపజేయుటను చూచుచునియున్నాము. కార్యము నశించుట వలన బీజము కూడా నశించుచున్నది. అంకురాదులకు నిమిత్త మగు బీజమే నశించినచో మరల ఫలములు పుట్టవు. అప్పుడు బీజములెట్లు వచ్చును అను విషయములను గూర్చిన ఆలోచన కార్యము. వికారములలో ప్రథమ వికారమగు అహంకారము లేకున్నచో విషయములను గూర్చిన ఆలోచన కలుగదు. ఈ ఆలోచన వృద్ధి పొందుచున్నదనగా దానికి బీజముగు అహంకారము కూడా వృద్ధి పొందుచున్నదని యర్థము. ఈ అహంకారమును వివేక విజ్ఞానముచే నశింపజేసినను ఇది అనాది కాలము నుండి వచ్చుచున్నదగుట చేయుండును. ఎల్లప్పుడూ ప్రత్యదృష్టితో ఆత్మనిష్ట లేకున్నచో ఈ అహంకారము వృద్ధి పొంది మరల సంసారమును కలిగించును. అందుచే ఏమరుపాటు లేక నిరంతర బ్రహ్మనిష్టతో ఉండవలెను. అప్పుడు విషయాను చింత నాదులకు అవకాశముండదుగాన వాసనారూపమున గూడా అహంకారము శేషింపదు. కావున కార్యం నిరోధయేత్ వాసనారూపమున శేషించి విషయాను చింతనము చేయరాదు. 886. అవ, అది ఇట్లు సంసార హేతు వగునో చెప్పుచున్నాడు. 388. శ్రీ వివేక చూడామణి. 314. వాసనావృద్ధిత కార్యం కార్యవృద్ధ్యాచ వాసన వర్ధతే సర్వథా పుంసః సంసారో న నివర్తతే. వాసనావృద్ధిత వాసన యొక్క వృద్ధి వలన కార్యం కార్యము వర్ధతే వృద్ధి పొందును. కార్యవృద్ధ్యా కార్యము యొక్క వృద్ధి చేత వాసనా చ వాసన కూడా వృద్ధి పొందును. పుంసః పురుషునకు సంసారః సంసారము సర్వథా పూర్తిగా న నివర్తతే నిపర్తింపదు. చిన్న నిప్పునర్స్ కూడా ఎండిన గడ్డి మొదలగున విచేరగనే మహాగ్నిగా మారి వనమునంతయుగుడ కాల్చివేయును. అట్లే వాసన రూపముననున్నను అహంకారము విషయానుచింతనముచే ఆత్మను స్వస్వరూపము నుండి దూరము చేసి ఆ ఆత్మ యొక్క ప్రతిబింబబలముచే అనేకాకారముల పరిణమించుచు కలిగిన వివేకమును గూడా అణచివేయును. వివేకము కలుగుటకు పూర్వము ఉన్న విధముననే ఇప్పుడు కూడా భ్రాంతి పరంపరను కామకర్మాదులను విస్తరింపజేయుచు చాలవరకు నివర్తించిన సంసారమును కూడా మరల ప్రవర్తింపజేయును. కావున జాగరూకతతో ఉండవలెనని ఈ శ్లోకమున చెప్పుచున్నాడు. కార్యం అనగా విషయచింతేని అర్థము. స్వరూపానందమును విస్మరించుటచే విషయలాభము కొరకే ప్రయత్నము. విషయములు లభింపకున్నచో దుహకము, లభించినచో హర్షము, హర్షము కలుగగనే దర్పము, దర్పము కలుగుటతో ధర్మాతిక్రమణము, ధర్మమార్గమును విడుచుటతో బుద్ధియందు మాలిన్యము, బుద్ధిమాలిన్యము కలుగుటచే మరల ఆత్మను తెలుసుకొను శక్తి లేకపోవుట, దానితో ఎల్లప్పుడూ దేహాదులే ఆత్మయెను భావన. ఈ దేహాత్మ బుద్ధిచే జరామరణ జన్మాదరుప సంసారము విచ్ఛిన్నము కాకుండుట ఈ విధముగా పురుషునకు సంసార నివృత్తి కలుగదు అని చెప్పబడినది. క్రియాచింతావాసనల త్యాగము 387. సంసారబంధ విచ్ఛిత్యే తద్వయం ప్రదహేద్యతః వాసన ప్రేర్యతే హ్యంతశ్చింతయా క్రియయా బహ్యః 315. యతః యతి సంసారబంధ విచ్ఛిత్యే సంసార హేతువులగు బంధముల విచ్ఛేదము కొరకు తద్వయం ఆద్వయమును ప్రదహేత్ కాల్చి వేయవలెను వాసన వాసన చింతయా చింతచేత అంతః లోపలను క్రియచేత బహేహ వెలుపలను పేర్యతే హి ప్రేరేపింపబడుచున్నది కదా. యతేహ ప్రయత్నశీలుడగు పురుషుడు సంసారబంధ విచ్ఛిత్యే సంసార హేతువులగు దేహాత్మతేత్యాదులైన సకల బంధముల వినాశము కొరకు తద్వయం వాసన దాని కార్యము అనెడు ద్వయమును ప్రదహేత్ పూర్తిగా భస్మము చేయవలెను. భస్మమైపోయిన బీజము మరల మొలవకుండునట్లు చేయవలెను. అట్టి వృత్తికి కారణమును అది తొలగుటకు ఉపాయమును దయతో చెప్పుచున్నాడు. చింత ఏ కారణము వలన వాసన చింతచేత లోపలను క్రియచే బయటను ప్రేరిత రిత మగును అందువలన దానిని కాల్చివేయవలెను. వెనుక కార్యశబ్దముచే చెప్పిన విషయమునే మానసిక చింతచేతను బాహ్యక్రియ చేతను అని విశదీకరించుచున్నాడు. అనగా విషయధ్యానము మానసిక చింతచేతను బాహ్యక్రియచేతను ఏర్పడుచున్నది, లోపల నుండునది. క్రియ బాహ్య శరీరాదులచే జరుగునది. చిత్ప్రతిబింబబలము లేకున్న చొజడమైన మనస్సునకు క్రియకు హేతువగు చింతచేయు సామర్థ్యము లేదు. దానియందు చిత్ప్రతిబింబము కూడా అహంకారము ద్వారా మాత్రమే కలుగుచున్నది. మనస్సు మొదలగు వాటి ద్వారా చిత్ప్రతిబింబము ప్రవేశించుట వలననే జడమైన శరీరము నకు కర్మలను చేయ సామర్థ్యము కలుగుచున్నది. కావున సూక్ష్మరూపమున లోపలనున్న అహంకారము చింతచేతను బాహ్యక్రియచేతను వృద్ధి పొందునని తెలియవలెను. శ్రీవివేక చూడామణి తాఖ్యాం ప్రవర్ధమానా సాసూతే సంశ్రుతిమాత్మనః త్రయాణం చక్షయోపాయః సర్వావస్థాసు సర్వదా. 316. సర్వత్ర సర్వతః సర్వబ్రహ్మమాత్రావలోకనం సద్భావవాసనాదార్ధ్యే తత్రయం లయమస్నుతే. 317. తాభ్యాం ఆ రెండింటిచేతను ప్రవర్ధమాన వృద్ధి పొందుచున్న సా వాసన ఆత్మనః ఆత్మకు సంశ్రుతిం సంసారమును సూతే కలిగించుచున్నది. సర్వావస్థాను సమస్తమైన అవస్థలయందును సర్వదా ఎల్లప్పుడును సర్వత్ర అంతటను సర్వతః అన్ని వైపులను సర్వబ్రహ్మమాత్రావలోకనం అన్నిటినీ బ్రహ్మగా మాత్రమే చూచుట. త్రయాణం ఈ మూడింటి యొక్క క్షయోపాయం క్షయం మునకు ఉపాయము తత్రయం ఆ త్రయము కూడా సద్భావ వాసన ఆత్మభావము యొక్క వాసన యొక్క దార్ధ్యము కలుగగా లయం లయమును అస్నుతే పొందును. ఆ దార్ధ్యే తాభ్యామా చింతాక్రియలచేత వృద్ధి పొందుచున్న ఆ వాసన ఆత్మకు సంసారమును జనింపజేయును. పూర్వము చెప్పిన విధముగా వాసన చింత క్రియ అనెడు మూడింటి యొక్క క్షయమునకు ఉపాయము అన్ని అవస్థలయందును ఎల్లప్పుడును అంతటను అనగా అన్ని కాలములయందును అన్ని దేశములయందును అన్ని వస్తువులేందును జాగ్రదాద్యవస్థలయందును బ్రహ్మ కంటే భిన్నమైనది ఏదీను లేదు. ఇదం సర్వం యదేమాత్మ బ్రహ్మై వేదం విశ్వం ఇత్యాది శృతులచేతను ప్రకృతిశ్చ ప్రతిజ్ఞా దృష్టాన్ తాను పరోధాత్ తదనన్యత్వమారమణ సద్దాదిభ్యః ఇత్యాది సూత్రములచేతను మట్టి లోహము దుందుభి మొదలగు దృష్టాంతములచేతను దేనిని చూచి దొంగ అనుకున్నామో అది చెట్టుమ్రోడు, ఏది వెండియో అది సుప్తి ఇత్యాదులందువలే ఏది జగత్తు అనుకున్నామో అది బ్రహ్మయే అను జ్ఞానముచే అంతటను అన్నింటినీ 388 క్రియాచింతావాసనల త్యాగము 88 బాధించి అధిష్టానమైన కేవల బ్రహ్మ కంటే భిన్నమైనది ఏదీ లేదు అని గ్రహించుటయే సర్వబ్రహ్మమతావలోకనము. ఇట్టి ధ్యానము కలిగిన పిమ్మట యత్రత్వస్య సర్వమాత్మేవభూతత్కేన పశ్యేత్ రసవర్షం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అను శృతి స్మృతుల ఎందు చెప్పిన విధమున ఇక విషయములెక్కడా, వాటి చింత ఎక్కడా, దానిచే బాహ్యక్రియ ఎక్కడా? సర్వబ్రహ్మమాత్రావలోకనముచే సద్భావవాసన దృఢమగుటతో వాసనా చింతాక్రియారూప మగు ఆత్రయము నశించును. అవ ఆ విధముగా సర్వము బ్రహ్మయేను జ్ఞానము కలుగుటకు ఉపాయముగా కార్యనిరోధము చేసి తద్వారా కారణ నిరోధము చేయవలెను అని చెప్పుచున్నాడు. క్రియానాశే భవే చింతానాశో స్మాద్వాసనాక్షయ వాసనపక్షయో మోక్షః స జీవన్ముక్తిరిష్యతే 318 క్రియానాశే క్రియ నశింపగా చినాశః చింతానాళము భవేత్ కలుగును. అస్త్రాత్ ఈ చింతానాశము వలన వాసనాక్షయ వాసనాక్షయము కలుగును. వాసనా ప్రతియహ వాసనాక్షయమే మోక్షః మోక్షము సహా అదియే జీవన్ముక్తః జీవన్ముక్తిగా ఇష్యతే అంగీకరింపబడును. పూర్వపూర్వము ఉత్తరోత్తరమును సూచించును. అనగా క్రియానాశము కలిగినచో చింతానాశము కలిగినదనియు చింతానాశము కలిగినచో వాసననాశము కలిగినదనియు ఊహించవచ్చును. వాసన లేనిచో చింత ఉండదు, చింతలేనిచో క్రియయుండదు. ఈ విధముగా కార్యనాశమును బట్టి కారణనాశమును ఊహింపవచ్చునని అభిప్రాయము. అందుచే నైష్కర్మ్యస్థితి లభించువరకును పురుషుడు ప్రయత్నము చేయవలెను. అప్పుడు వాసనలు 880 శ్రీ వివేక చూడామణి తప్పక క్షీణించును. అదియే మోక్షము, అడియే జీవన్ముక్తి అని అంగీకరింపబడుచున్నది బ్రహ్మవేత్తలచేత అని అధ్యాహారము. ఈ విషయమే వెనుక ముక్తిం ప్రాహుస్తదిహ మునియో వాసనా తానవం యత్ స్లో 268 అని చెప్పబడినది. వస్తువు యొక్క సూక్ష్మావస్థ దాని యొక్క తానవము అనగా నాశమే. వాసన అనగా అవా సద్భావవాసనా దాధ్యే తత్రయం లయమస్నుతే అని చెప్పిన విషయమునే దృష్టాంతపూర్వకముగా విశదీకరించుచున్నాడు. సద్వాసనా స్ఫూర్తి విజృమునే సతీ హ్యసౌ విలీనాత్వహమాదివాసన అతిప్రకృష్టావ్యరణ ప్రభాయాం విలీయతే సాధు యథాతమిశ్ర 319 సద్వాసనా స్ఫూర్తి విజృమునే సతిశ్రవణ మనన నిధిధ్యాసనములచే సంస్కృతమగు మనస్సునకు ఎల్లప్పుడును అంతటను సద్భావనచే సత్సంస్కార స్ఫురణము వృద్ధి పొందిన దగుచుండగా అసౌ అహమాదివాసన అహమాదివాసన ఆదిపదమును ప్రయోగించుటచే దేహేంద్రియ విషయాదివాసనను కూడా గ్రహింపవలెను. హీ నిశ్చయముగా అతిప్రకృష్టపి మిక్కిలి అధికమైనను తమిశ్ర అమావాస్యదూల్లందలి చీకటి రాత్రి యథాత్ ఏ విధముగా అరుణ ప్రభాయాన్ సూర్యసారథి యగు అరుణుని కాంతియందు సాధు పూర్తిగా విలియతే అణగిపోవునో అట్లే పూర్తిగా నశించినదై భవతి అగును అని అధ్యాహారము. తమస్తమ కార్యమన జాలం న దృశ్యతే సత్యదితే దినేష్ తథాద్వయానందరసానుభూతౌ నైవాస్తి బద్ధో నచ దుహఖగంధః 327 క్రియాచింతావాసనల త్యాగము 801 అరుణోదయానంతరము దినేసే సూర్యుడు ఉదితే సతీ ఉదయాద్రి నధిష్ఠించిన వాడుగుచుండగా తమహ రాత్రి సంబంధమైన చీకటియు తమహ కార్యం తమస్సు యొక్క కార్యమైన అనర్థజాలం అనర్థ సముదాయము అనగా నేత్రములకు శ్రమ చోర్బాధ మార్గమునందు తొట్రుబడుత మొదలగు దుహక సముదాయము నదృశ్యతే కనబడదు. తథా అట్లే అద్వయానందర్ సానుభూతౌ సతి సచ్చిదానందేక రూపమ్మగు ప్రత్యేగృహ యొక్క సాక్షాత్కారము కలుగగా బంధః అనాత్మను ఆత్మేని భావించుట అనెడు బంధము నైవాస్తి లేదు. దుహఖహేతువగు అధ్యాసము నశించుటచే దుహఖగిందశ్చ దుహఖిలేశము కూడా నలేదు. తత్రకో మోహః ఇయః శోకః ఏకత్వమనుపశ్యతః ఆత్మైకత్వమును అనుభవించువానికి మోహము కాని శోకము గాని ఎక్కడ ఉండును అని శృతి చెప్పుచున్నది. అవ ప్రారబ్ధన సముచే జగత్తు భాసించిన భాసింపవచ్చును అప్పుడు గూడా